కమప్యనవదిం వందే కరుణావరుణాలయం వృషశైల తటస్థానాం స్వయం వ్యక్తి ముపాగతం. దాసనుడయ తలెక్కు వందు ఆచార్య సంబంధం. ఇదివరకు నావెల్లాం తమిళ్లో కేట్టుతాం. ఇప్పో గురువాటి ఎట్టావది ఉపన్యాసం పాది భాగం ముడించి 16 ఉపన్యాసత్తులే. ఒరు ఉపన్యాసం తెలుగులో ఇరుకలాం ఎందు తెలుగులో పేదలకు అనుమతి కేకరే. ఆచార్య సంబంధం భగవత్ రామానుజులు తిరుమల నంబి ఇద్దరు ఆచార్యుల యొక్క సంబంధం పురస్కరించుకుని ఈ లోకంలో చాలా గొప్పగా మరలా ఆవిష్కరించబడినది 18 అర్థాలతో, అష్టాదశ రహస్యార్థాలతో శ్రీమద్ రామాయణం. ఈరోజు విశేషం ఏంటంటే రామాయణం మీదనే 18 కోణాలలో ఉపన్యాసాలు చెప్పడం అనేటువంటిది జరుగుతోంది. 1000 సంవత్సరాల కిందట అలిపిరిలో జరిగినటువంటి సంఘటన ఇక్కడ పునరావృతం అవుతోంది. అలిపిరిలో భగవద్ రామానుజుల వారు గోవిందరాజుల వారి యొక్క కోరిన దగ్గర నుండి వేం చేసి అలిపిరికి వస్తే తిరుమల నుండి తిరుమల నంబి వారు కిందకి వేం చేసి పాదాల మండపం దగ్గర ఒక చింత చెట్టు కింద కూర్చొని రామాయణాన్ని 18 కోణాలలో ఆవిష్కరించారు. 18 సార్లు ఉపన్యాసం చెప్పారు అంటే 18 సార్లలో కూడా చెప్పిన విషయం మరొకసారి రాకుండా ఇంకొక అర్థంలో చెప్పడం. ఈ చెప్పినటువంటి 18 పర్యాయాలలో కూడా 18 అర్థాలు ఉన్నాయి. ఈ 18 అర్థాలను కూడా ఇక్కడ ఉపన్యాస రూపంలో వినడం అనేటువంటిది, ఈ ఉపన్యాసాలను ఎవరైతే మొదటి ఉపన్యాసం నుండి మొదలుకుని చివరి ఉపన్యాసం వరకు వింటున్నారో వాటి ధన్యజీవులు. 18 అర్థాలను తెలుసుకోవడం అంటే చాలా విశేషమైనటువంటిది. పరత్వంతో ప్రారంభించి శ్రీరామచంద్రుడే పరత్వము అంటే శ్రీరామచంద్రుడు మనుష్యుడు కాడు, మనుష్య రూపంలో అవతరించినటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, ఆయనే పరమాత్మ, ఆయనే పరతత్వం అనేటువంటి విషయాన్ని నిరూపించడం మొదలుకుని 18వ అర్థం చతుష్షష్టి కళల పూర్ణం, 64 కళలను చెప్పడం అనేటువంటిది. శ్రీవైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలను ఈ 18 రకములైనటువంటి విషయాలతో క్రోడీకరించి చెప్పడం జరిగింది. భగవద్ రామానుజునికి తిరుమల నంబి వారు ఉపన్యాసం చెప్పేటువంటి ఆ 18 ఉపన్యాసాలు జరిగినటువంటి సమయంలో, ఆ 18 శీర్షికల మీద చెప్పినటువంటి సమయంలో ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీవారి యొక్క కైంకర్యాన్ని ఇక్కడ ముగించుకుని ఇక్కడ నుంచి నడిచి వెళ్లి తిరుమలకి వెళ్లి అక్కడ ఉపన్యాసం చెప్పి మరలా సాయంకాలం మధ్యాహ్నానికి ఇక్కడ చేరడం అనేటువంటిది ఎంత శ్రమతో కూడినటువంటి పని. ఈ విధంగా శ్రీవారి యొక్క కైంకర్యాన్ని పూర్తిగా అనుభవించలేకపోతున్నాను. ఈ ఉపన్యాస కారణం వలన రోజు కిందకి వెళ్లి రామానుజునికి ప్రవచనం చేస్తూ రావడం వలన మాధ్యాహ్మిక కాలంలో శ్రీవారి యొక్క చరణాల నిందముల యొక్క సేవ చేసుకునేటువంటి భాగ్యం నాకు లేదే అని చెప్పి తిరుమల నంబివారు మనసులో తలిచినటువంటి వెంటనే శ్రీనివాసుడు ఆయనకి స్వప్నంలో కనిపించి నీకు ఆ కొరతను కూడా తీరుస్తున్నాను అని చెప్పారట. ఎందుకని అలా అన్నారో దాని అర్థం ఏమిటో తెలియలేదు. కానీ అలిపిరి తదుపరి రోజున అలిపిరి వెళ్లి ఉపన్యాసం చేయబోతుంటే అక్కడ ఒక బండరాయి మీద శ్రీవారి పాదాలు అలా ముద్రించినట్లుగా కనిపించాయి. అదే శ్రీవారి పాదాల మండపం అలిపిరిలో ఈ రోజు మనం ఆ చరణకమలాలను నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నాం, ప్రదక్షిణం చేస్తున్నాం. ఎప్పుడైనా తిరుమలలో కనుక శ్రీవారి దర్శనం కాకపోతే చాలా కిందులమైపోతాం, అయ్యో దర్శనం జరగలేదే మాకు, మేము వెళ్ళలేకపోయామే అనుకుంటాం, బాధపడవలసినటువంటి అవసరం లేదు. అలనాడు తిరుమల నంబి వారికి అలిపిరిలోనే శ్రీవారి పాదాలు సాక్షాత్కరించాయి కాబట్టి ఈ రోజున మనకి కూడా శ్రీవారి దర్శనం లభించలేదనేటువంటి చింత వలదు. మనం అలిపిరిలో ఉన్నటువంటి ఆ చింత చెట్టు దగ్గర చింతను విడిచి శ్రీవారి పాదాలను సేవించినటువంటి ఒక మహద్భాగ్యాన్ని తిరుమల నంబి వారు మనకి అనుగ్రహించారు. ఈ రోజున వారు వేచి చేసినటువంటి వారి సాన్నిధ్యంలో కూర్చొని ఆ 18 అర్థాలను తెలుసుకుంటూ ప్రవచనాన్ని వినడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం. ఇందులో ఆచార్య సంబంధమే ఆవిష్కరించబడింది. కిందన వేచేసినటువంటి వారు, ఉపన్యాస శ్రోతగా వస్తున్నటువంటి వారు భగవద్ రామానుజులు, జగదాచార్యులు. వారికి ఆచార్యులు స్వయాన మేనమామైనటువంటి వారు తిరుమల నంది, ఇంకా విశేషమైనటువంటి ఆచార్యులు. ఇద్దరు ఆచార్యులు కలిసేటప్పుడు ఆ సంబంధం ఎలా ఉంటుంది? ఆ సంబంధాన్ని పురస్కరించుకుని వాళ్ళకి, వాళ్ళ ఉపన్యాసానికి, ప్రవచన కాలక్షేపానికి, భగవత్ కాలక్షేపానికి ఎప్పుడూ కూడా భంగం వాటిల్లకూడదు అనేటువంటి ఉద్దేశంతో శ్రీవారు శ్రీపతి పాదాల మండపాన్ని ఏర్పాటు చేశారంటే ఆచార్య సంబంధం ఎంతటి గట్టిది, దృఢమైనటువంటిది, పవిత్రమైనటువంటిది అనే విషయాన్ని మనం ఈ ఐతిహ్యం ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా ఆచార్యుని యొక్క విషయం చెప్పుకోవాల్సి వస్తే, భగవంతుడు ముఖ్యమా ఆచార్యుడు ముఖ్యమా అంటే ఆచార్యుడే ముఖ్యం. ఆచార్యుని యొక్క కటాక్షంతోనే భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. అందువల్లనే ఆచార్యవాన్ పురుషో వేద అంటుంది. ఆచార్యుణ్ణి పొందడమే పురుషుని యొక్క లక్షణం. పురుషార్థాలను సాధించాలి అంటే ధర్మార్థకామ మోక్షాలలో చిత్తశీలైనటువంటి మోక్షం అనేటువంటిది కేవలం ఆచార్యుని యొక్క అనుగ్రహంతోనే కలుగుతుంది. ఆచార్యుని యొక్క అనుగ్రహం లేనిదే ఎటువంటి మోక్షానికి అవకాశం ఉన్నది అని చెప్పడానికి కూడా లేదు. భగవంతుడు నేరుగా కనిపించవచ్చు, అనేక వరాలు ఇవ్వవచ్చు. దేవనాథాచార్యులు వారు వారి ప్రారంభ ఉపన్యాసంలో చెబుతూ చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న కోరికను కోరుకుంటూ ఉంటారు. చూడండి, మోక్షం కోరుకునేటువంటి వాళ్ళు ముముక్షువులు, కానీ తిరుమలకి వస్తూ స్వామివారిని, స్వామి నాకు ఈ చిన్న కోరిక ఉండిపోయింది, ఇది తీర్చు, ఏదో ఉద్యోగమో వివాహమో లేకపోతే సంతానమో ఏదో కోరుతూ ఉంటారు భక్తులు. మానవ జన్మ ఇచ్చినటువంటి తర్వాత జీవాత్మలకి ఏదో ఒక కోరికలు పుడుతూనే ఉంటాయి, అడుగుతూ ఉంటుంది. ఇవన్నీ అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ ప్రసన్నమ్మ అని శ్రీరామచంద్రుడు అభయం ఇచ్చి చిన్న చిన్న వాటికి అభయం ఇస్తూ ఉంటాడు. కానీ మోక్షం రావాలి అంటే ఆచార్య సంబంధంతోనే మోక్షం అనేటువంటిది చెందిస్తుంది. ఆచార్యాత్ దైవ సాధిష్టా విద్య బ్రహ్మ ప్రాప్త్ అని చెప్తారు. అంటే తద్ విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చేత్. జ్ఞానం కావాలి అంటే గురువుని ఆశ్రయించాలి. ఆ జ్ఞానం ద్వారా మోక్షం గురించి తెలుసుకుంటా మోక్ష సిద్ధిని పొందుతాం. అందువలన ఆచార్యుడు చేసేటువంటి పని ఏమిటి అంటే, యస్మిన్ జీవతి జీవంతి బహవః తన్ జీవతి అంటారు. అంటే ఎవరైతే తాను జీవిస్తూ తనతో ఉండేటువంటి వాళ్ళని ఉజ్జీవింపచేస్తూ జీవిస్తారో అదే జీవితం అంటే. ఇది ఆచార్యుడు చేసేటువంటి పని. తాను భగవంతునితో సంబంధం ఏర్పాటు చేసుకుని తనని ఆశ్రయించినటువంటి శిష్యులకు కూడా ఆ సంబంధాన్ని క్రమముగా ఏర్పాటు చేయడం, ఇదే పురుషకారం. ఆచార్యుడు చేసేటువంటి పని విరాట్ ఏమైతే పురుషకారం చేస్తుందో అదే పనిని ఆచార్యుడు కూడా చేస్తూ ఉంటారు. అందువలన ఆచార్యుడు ఎలా ఉంటారు అంటే, ఆచార్య లక్షణం చెబుతూ ఆచార్యో వేద సంపన్న విష్ణుభక్త వివత్సర మంత్రజ్ఞ మంత్రభక్త సదా మంత్రాశ్రయ శుచి. ఆచార్యుడు వేద సంపన్నుడు, వేదార్థాలను గ్రహించినటువంటి వాడు, విష్ణుభక్తి కలిగినటువంటి వాడు, మంత్రాన్ని ఆశ్రయించి తాను ఉండి మంత్రంలో చెప్పబడినటువంటి విషయమైన భగవంతుని గురించి తెలుసుకుని శుచిగా ఉంటూ శిష్యుడికి అందించేటువంటి వాడు. అందుకోసమే ఆచార్యుని యొక్క వైభవాన్ని చెబుతూ మంత్రత్తిలం మంత్రత్తు కొళ్ళీడాన వస్తువులం మంత్ర ప్రధాన ఆచార్య పక్కలిలం ప్రేమం కానక్కు ఉండాల్ కార్యకారమావదు అని ముముక్షుపడిలో చెప్పినట్లుగా, మంత్రము మంత్రంలో చెప్పబడిన వస్తువు మంత్రంలో ఏముంటుంది? అష్టాక్షర మంత్రం తీసుకున్నా, ద్వాదశాక్షరి తీసుకున్నా, తిరుమంత్రం ద్వైమంత్రం ఎలా చెప్పినా కూడా మంత్రంలో చెప్పబడినటువంటి వస్తువే పరమాత్మ. ఆ మంత్రాన్ని మనకి ఇచ్చేటువంటి, ఉపదేశించేటువంటి పురుషుడే ఆచార్యుడు. ఆ మంత్రము మంత్రంలో చెప్పబడినటువంటి భగవంతుడు, మంత్రాన్ని మనకి ప్రసాదించినటువంటి స్వామి. ఈ ముగ్గురు కూడా మంత్రే తద్దేవతాయాం చ సదా మంత్ర ప్రదే గురవ్. మంత్రం ఇచ్చినవాడు, మంత్రంలో చెప్పబడినటువంటి వాడు, ఆ మంత్రం ఇచ్చిన ఆ మంత్రము మంత్రాన్ని మనకి ఇచ్చినటువంటి గురువు. ఇక్కడ మూడు విషయాలు ఉంటాయి. త్రిషు భక్తి సదాకార్య సాహిత్ ప్రథమ సాధనం. ఈ మూడింటిలోనూ మనకి సాధనం ఉండాలి అంటే ఈ మూడింటి మీద శ్రద్ధ ఉండాలి. మంత్రము, మంత్ర ప్రదాత, మంత్ర వస్తువు అనే ఈ మూడు విషయాలు కూడా మనకి అవసరం. అందువల్లనే ఆచార్య సంబంధాన్ని పురస్కరించుకుని చెప్పేటువంటి మాటలలో ఆచార్య సంబంధం ఇల్లాలిపోదు మోక్షమిల్లై అని చెప్పినట్లుగా, ఇంక మోక్షం అనేది కావాలి అంటే ఆచార్య సంబంధంతో మాత్రమే లభించేటువంటి వస్తువు మోక్షము. అటువంటి ఆ మోక్ష సిద్ధిని మనకి కలగజేసేటువంటి వాడు బాలమూక జలాంధాస్య పంగమో వదిలంతద సదాచార్యేణ సందృష్టా ప్రాప్నువంతి పరాం గతి అని చెప్పినట్లుగా, చిన్నపిల్లలు, పెద్దవాళ్లు, స్త్రీలు, పురుషులు అనేటువంటి భేదం ఎక్కడా లేదు. ఈ కులము, ఆ కులము, ఈ వర్ణము, ఆ వర్ణము, జాతి, వర్గ, మత, భేద ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆచార్యుని ఆశ్రయించినటువంటి వారు ఎవరైనా కానీ వారికి భగవంతుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇందులో ఎటువంటి సంశయము లేదు. మరి రామాయణంలో మనం చూసినట్లయితే ఈ ఆచార్య సంబంధం ఎలా పురస్కరించబడింది అంటే, బాలకాండలో ప్రారంభించి వశిష్ఠాది మునులు ఉన్నప్పటికీ కూడా ఆచార్యుడు అడగకుండానే అనుగ్రహిస్తాడు. అందుకని అంటే విశ్వామిత్రుడు చూడండి, తాతగిరి సంహరించడం కోసముగా దశరథుడి దగ్గరికి వచ్చి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇద్దరిని అడిగి తీసుకుని వెళ్ళాడు. నీ ఇద్దరు నీ రాముడిని నాతో పంపించు, నాకు ఈ రాక్షస సంహారం చేయవలసినటువంటి కార్యం ఉన్నది అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆచార్యుడు ఎవరు ప్రార్థించాల, విశ్వామిత్రుడే వచ్చి బల అతిబల వంటి విద్యలను రామలక్ష్మణులకు ఉపదేశించి తాటక సంహారం చేశారు. అంటే విశ్వామిత్రుడు ఇక్కడ ఆచార్యుడు. ఇంతకు ముందు కులపతులు కృష్ణమూర్తి గారు చెబుతూ అగత్యముని ఉపదేశించారు ఆదిత్య ఉదయం. అగత్యముని కూడా ఆచార్య పురుషుడిలాగా వచ్చి రాముడికి అగత్య ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేయడం. ఈ విధంగా రాముడికి ఎంతో మంది ఋషులు ఉపదేశాలు చేసినట్లుగా కనబడుతుంది. ఆచార్య సంబంధం ఉన్నది ఇది చూపించడానికి ఇది ఒక నిదర్శనం. ఇంకా ఆచార్య సంబంధమా భగవత్ సంబంధమా అంటే రాముడు భగవంతుడా, మరి ఉపదేశాలే ఎందుకు తీసుకుంటున్నాడు అంటే ఆచార్య సంబంధాన్ని పురస్కరించుకుని ఆ సంబంధాన్ని నిరూపించడమే ఇక్కడ రాముని యొక్క ఉద్దేశం. అంటే 18 యొక్క అంశాలు ఇందులో ఉండడం, అందులో ఆచార్య సంబంధాన్ని చూపించడానికి ఇది నిదర్శనంగా నిలబడుతుంది. ఇంకా ఇంతకు ముందు ఆచార్య పురుషులు శత్రుఘ్నుల గురించి చెప్పారు. శత్రుఘ్న నిత్య శత్రుఘ్న, శత్రుఘ్న అంటే శత్రువులను నాశనము చేసేటువంటి వాడు. ఏ శత్రువులను అంటే ఆచార్య సంబంధానికి భగవత్ సంబంధానికి కూడా ప్రతికూలంగా ఉండేటువంటి అరిషట్ వర్గాలను, కామ క్రోధ మోహ మద మాత్సర్యాలను నశింపచేసి తాను భరతుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు. భరతుడు రాముణ్ణి ఆశ్రయించి ఉన్నాడు. లక్ష్మణుడు సాక్షాత్తుగా రాముడితో ఉన్నాడు. లక్ష్మణుడు సాక్షాత్తుగా రాముడికి అంటే భగవంతుడిని ఆశ్రయించాడు. భరతుడు రాముణ్ణి ఆశ్రయించినటువంటి భాగవతోత్తముడు. భరతుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడిని చూడండి, శత్రుఘ్నునిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఎప్పుడు కూడా రాముణ్ణి తదేకంగా చూసి ఉండలేదు సార్. ఎందుకని అంటే రాముని యొక్క సౌందర్యానికి ఆకర్షితుడిని అయ్యాను అంటే నేను భరతుణ్ణి విడిచి రాముడి దగ్గరికి వెళ్ళిపోవాల్సి ఉంటుందేమోనని ఎప్పుడూ భరతుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భాగవతులను ఆశ్రయించడమే మార్గము అని చెప్పడం. ఇక్కడ ఆచార్య సంబంధాన్ని శత్రుఘ్నుడు చూపిస్తాడు. ఇలాగా ఆచార్య సంబంధాన్ని మనం పరిశీలించినట్లయితే రామాయణంలో మనకి శబరి వృత్తాంతం ద్వారా తెలుస్తుంది. మాతంగ మహర్షి శిష్యురాలు శబరి అరణ్యకాండలో ఉండేటువంటి వృత్తాంతంలో, అరణ్యకాండలో శబరిలో తెలిసే విషయం ఏంటంటే శబరి వృత్తాంతంలో మాతంగ మహర్షి ఆయన యొక్క అనుచరులైనటువంటి శిష్య ఋషిగణమంతా కూడా తపస్సుని పూర్తి చేసుకుని పరమపదానికి వెళ్తారు. కానీ శబరికి చెప్తారు, ఇక్కడ భవిష్యత్తులో రాముడు వస్తాడు, ఈ ఆశ్రమానికి రాముడు వచ్చినప్పుడు ఆ రాముడికి ఆతిథ్యం ఇవ్వడానికి ఇక్కడ ఎవరో ఒకరు ఉండాలి, కాబట్టి నువ్వు మాతో మోక్షానికి రావాల్సినటువంటి అవసరం లేదు, ఇక్కడే ఉండమని చెప్తే ఆచార్యుని యొక్క ఆదేశముగా తీసుకున్నటువంటి శబరి మాతంగ మహర్షి ఆశ్రమంలో ఉంటూ రాముడు రాకపోతే ఎదురు చూస్తే ఎన్నో ఫలమూలాలను సేకరించి పెట్టుకుంది. ఈ విధంగా కబంధుడు చెప్పినటువంటి మార్గంలో రాముడు ప్రయాణిస్తూ మాతంగ మహర్షి ఆశ్రమానికి వస్తే అప్పుడు మాతంగ మహర్షి యొక్క శిష్యురాలైనటువంటి శబరి రాముణ్ణి సేవించి ఆతిథ్యమిచ్చి ఆ తర్వాత మోక్షాన్ని పొందింది రాముని యొక్క అనుజ్ఞతో. తైత్యాహముక్త ధర్మజ్ఞై మహాభాగై మహర్షి ఆగమించింది దే రామ సుపుణ్య నివాశ్రమం సతే తృతిగతి గ్రహీతవ్యా సౌమిత్రి సహితో అతిథి సంచతృష్వా వరాన్ లోకాన్ అక్షయాంశం గమిష్యతి అని చెప్పి ఋషులు చెప్పినటువంటి ఆజ్ఞ మేరకు శబరి అక్కడే ఉండి రాముణ్ణి సేవించింది. చూడండి ఎంత ఆచార్య నిష్ట కలిగినటువంటిది శబరి. కానీ ఎన్నో ఎన్నో చోట్ల మనం విండి ఉంటాం శబరి ఏదో పళ్ళు పొరిగించింది రాముడికి అని. అదంతా కూడా వాల్మీకి రామాయణంలో లేనే లేదు. భక్తి పారవశ్యంతో భక్తులు ఉపన్యాసాల్లో చెప్పినటువంటి మాటలు అయి ఉంటాయి తప్ప కవి యొక్క పారవశ్యంతో భక్తితో రాసినటువంటి కథలై ఉంటాయి తప్ప ఎంతో ఆచార్య నిష్ట కలిగినటువంటి శబరి అలాంటి పని ఎలా చేస్తుంది. మాతంగ మహర్షి శిష్యురాలైనటువంటి శబరి రాముడికి నీకోసం నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి లక్ష్మణుడితో సహా నువ్వు వస్తావని నాకు ముందే తెలుసని చెప్పి ఎదురు చూసి ఆ ఫలాలను ఇచ్చింది. ఈ విధంగా శబరికి మోక్షాన్ని లభించింది అంటే కూడా ఇది కారణం. ఈ విధంగా మనం పరిశీలించినట్లయితే ఆచార్యులు ఆచార్య పురుషులు ఆడవారులు మధుర కవి ఆడవారులు భగవంతుని సేవించరా నమ్మాళ్ళు వారినే సేవించారు. అలాగే శత్రుఘ్నుడు భక్తుడిని సేవించాడు పురాణ పురుషులలో. ఆ విధంగా ఒడుగు నమ్మి ఆచార్య సమాశ్రయణమే ముఖ్యమని చెప్పి కోరుకున్నారు. ఇలా ఆచార్య సమాశ్రయణం ఎందుకు చెయ్యాలి అనే ఒక విషయంతో మనం నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తాను. అది న్యాస వింశతిలో వేదాంత దేశకులు వారు చెబుతారు ఎందుకు చెయ్యాలి అంటే అజ్ఞానధ్వాంతరోధాత్ అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి వారు ఆచార్యులు. అలాగే అగ పరిహరణాత్ మన పాపాన్ని పోగొట్టేటువంటి వారు ఆత్మసామ్యావహత్వాత్ ఆత్మ సామ్యముగా ఆచార్యుణ్ణి చూడాలి ఆత్మసామ్యాన్ని కలిగింపచేసేటువంటి వారు జన్మ ప్రధ్వంసి జన్మ ప్రత గరిమతయా జన్మ మన యొక్క ఆచార్యుని యొక్క సమాశ్రయణం జరగనంత వరకు ఉండేటువంటి జన్మ వేరు ఉపదేశమైన తర్వాత వచ్చేటువంటి జన్మ వేరు. బ్రాహ్మణుడిని ద్విజ అంటారు ఉపనయనం పూర్వం ఉండేటువంటి జన్మ ఉపనయనం తర్వాత వచ్చేటువంటి జన్మ. అలాగే ఆచార్యోపదేశానికంటే ముందర ఉండేటువంటిది ఆచార్యోపదేశం అయిన తర్వాత అంటే ముందర ఉండేటువంటి అజ్ఞానమైనటువంటి అవిద్యతో కూడినటువంటి ఆ జన్మను నశింపచేసి ఒక కొత్త మార్గాన్ని ఇచ్చి జన్మనిచ్చి మోక్షానికి మనకి మార్గాన్ని ఏర్పాటు చేసేటువంటి వారు ఆచార్యులు. ఇంకా దివ్య దృష్టి ప్రభావాలు దివ్య దృష్టి కలిగిన వారు ఆచార్యులు. ఎందుకంటే ఎన్నో కుమతాలు నువ్వు నీ సాధన మార్గంలో ఉన్నప్పుడు వేరే వారు వచ్చి ఇది కాదు అది అని చెబుతూ ఉంటారు. ఇలాగా తన యొక్క రసాన్ని విడిచిపోకుండా వారికి ఏమి ఉపదేశించాలో అది ఉపదేశించేటువంటి వారు. ఇంకా నిష్ప్రత్యూహ ఆనుసంత్యాత్ నియత రసతయా నిత్య శేషిత్వ యోగాత్ అని చెప్పినట్లుగా ఈ వీడు వాడు అనేటువంటి భేదాలు చూడకుండా వాళ్ళ యొక్క న్యూనతను చూడకుండా అనుగ్రహించేటువంటి వారు ఆచార్యులు. ఇంకా భగవంతునితో నిత్య సంబంధం కలిగినటువంటి వారు నిత్య శేషిత్వం కలిగినటువంటి వారు సర్వశేషుడికి అని చెప్తూ ఇన్ని విధములైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి జీవి కూడా ఆచార్యుణ్ణి సేవించి తీరాలి అని. ఇదే విషయం చూసుకుంటే రామాయణంలో సాక్షాత్తు సీతమయ్యే ఒక జీవాత్మైతే పరమాత్మైనటువంటి రాముడికి కలపడానికి హనుమంతుడు ఆచార్య లక్షణాలు కలిగినటువంటి వాడిగా మధ్యవర్తిత్వాన్ని వహించాడు. సుందరకాండ అంతా కూడా ఆచార్యుని యొక్క సంబంధాన్ని ఆవిష్కరిస్తూ ఉంది. ఇలాగ ఎన్నో సంఘటనలు ఆచార్యుని యొక్క సంబంధాన్ని పురస్కరించుకుని రామాయణంలో వాల్మీకి మహర్షి యొక్క ఆవిష్కరించబడ్డాయి అనే విషయాలను ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది. ఆచార్య సంబంధం గురించి చెప్పుకుంటూ వెళ్తే ఆచార్య సన్నిధిలో కూర్చుని ఎంతైనా కూడా చెప్పుకోవచ్చు. కానీ రామాయణంలో ఉండేటువంటి కొన్ని విషయాలను మాత్రం ఇక్కడ ప్రస్తావించేటువంటి అవకాశం కలిగింపజేసినటువంటి మా ఆచార్యులకు రంగనాథాచార్య స్వామి వారికి అలాగే ఇక్కడ వేసినటువంటి ఆచార్య పురుషులందరికీ కూడా అనేక దాసోహాలు సమర్పించుకుంటూ తోంది. శ్రీకాంతాయ కళ్యాణ నిధి నిధి శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ నమః.